అసావిధ మారిష దేవానాహం పరమేయో మా ప్రాభుర్గాత్రాణి పరియేషు విశ్వతాః భువాయ అహోవాః అదతనో నదాః మోహసుదః భువాయ అహోవాః సాయుద్వాహంత సందాహసత భువాయ అర్కాసదేవా పరమే వియా మహా సూదాయ మా ఋషాణయ తోహారయ సృష్టాయ రాధా సాయంద్రవా సువర్వాయిదా సుదాయ మాయ తాయ మాయ ప్రణయ దోహారయా హారాయ సృష్టే జాతా సాయేందవా ఇంద్రాయ మే మృషాణయ తోహారయా సృష్టే జాతా సాయేందవా రాజా శ్రోష్టా జాతా సాయుందవసు ఇంద్రమాయ్యోహారృష్టాయ జాదా సాయేందాసౌహాయ మాజాగృహే ఇంద్రాయందౌ హరే శ్రవ యమంతౌ హమాభర స్వర్విదౌ హన్వాసౌ జాగ్రే ఇంద్రాయందౌ హరిశ్రావాసౌ హమాభారర్విదౌ ప్రియా భో భా ప్రాణా అహోయ్ సాయిషో అహోయ్ మాయేనాహం అహోయే ఇన్వన్ అహోయ్ ఆహత అహోహ సదేహితాహయం అహోయే విశ్వాహ అహోయ్ ఆహరే అహోయ్ ప్రియా భువాహత అహోయే అకాలసాం మాధ మహాంత మనయ మానాయ అనాభవ శాహత గోవిక్ యాదో హరి మధ్యమా అసోతా పాయిషా అసన్నస్తమస్తురాం వయే మనా వయే ప్రక్షా ఉద ప్రోదాం అసోతా పా మమ పురాహం హాయ్ పురాహం హాయ్ మన ప్రక్షాహం హాయ్ ఉద ప్రోత స్వాన్నస్త మామంతోరా రాజస్తోరా మనోహయ రాజమోహిమాయ ప్రోహోతా అసోదపారేషించత ఆశ్వావోహవా నస్త మామంతోరాహం రజస్తురాహం క్షమ్రోదాహం ఆసోహాయేంచాసన్నస్త మామాబ్దోరాహం రాజస్తోరాన్ మనోహయ రాక్షమృహోతాన్ ఆసోదాహాయ ఆసన్నస్త మామాబ్దోరాహం రాజస్తరం భానా ప్రాక్షాహం ఓదాహ ప్రోహోతాహాయ యేదాం ఉద్యాం మాదాహోతాం సహస్రధా మామృషభాహం దివోదోహాం విశ్వాహోయ్ హోయ్ వాసో నాహయ్ బాహోవాహతాం ఏతామోద్యాం రాహోవాహోదాం సహస్రధారం రహం దివోదోహాం వైశ్వాహోయ్ ్రాతముత్యం మదాచ్యుతారం మృఢం దివోదోహాం ఆయి స్వాహవాదో నిబో భ్రాతో హయేతముత్యం ఓహయేతం ఓహయ స్వాస్వాహాయ విశ్వాహోయ్ వాసో నాహయ్ బాహోవాహతాముద్యమ్మదాచ్యుతాం స్వాహస్రధా రామ్రేషాభాహం ఇవాహ దుహమాయ్ విశ్వాసో నిబాహోయ్ భ్రాతమాహ ఏతాహం ఉద్యమ్మదాచ్యుతాం సహస్రధారామ్రే శాభం దివాహ దోహం విశ్వావసో నిబాహవయే మ్రాహతాం సో నయోసోనాయమాయనాం సోమాయసోషేదాయోహయ నయోసోనా యోరాయమా ఇనాహావ సోమాయ సోహావ క్షితీనాం ప్రకృతి పవమానం పర్వ సమాప్తం.